అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. ఓం దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేశ్వినోః ప్రసవైతి ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం ఓష్ణః బాహుభ్యామిది బాహోభ్యాం ఓష్ణాహస్తాభ్యాం హస్తాభ్యామా ఆదరే రదేభ్రిః అభ్రిరసి అసినారిః నారిరసి అసి పరిలిఖితం పరిలిఖితకుం రక్షః పరిలిఖితమిది పరిలిఖితం రక్షః పరిలిఖితాః పరిలిఖితా అరాతయః పరిలిఖితా ఇది పరిలిఖితాః అరాతయ ఇదం ఇదమహం అహగుం రక్షసః రక్షసో గ్రీవాః గ్రీవా అపి అపి కృంతామి కృంతామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం ఇంచ చ వయం వయం ద్విష్మః ద్విష్మ ఇదం ఇదమస్య అస్య గ్రీవాః గ్రీవా అపి అపి కృంతామి కృంతామి దివే దివే త్వా త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా త్వా పృథివ్యై పృథివ్యై త్వా త్వా శుంధతాం శుంధతాం లోకః లోకః పితృషదనః పితృషదనోయవః పితృషదన ఇతి పితృసదనః యవోసి అసి యవయ యవయాస్మద్ అస్మద్వేషః ద్వేషో యవయ యవయారాతీః అరాతీః పితృణాం పితృణాగుం సదనం సదనమసి అస్యుత్ ఉద్దివం దివగస్తభాన స్తభానా ఆంతరిక్షం అంతరిక్షం వృణ వృణ పృథివీం పృథివీం దృగంహ దృగంహద్యుతానః ద్యుతానస్త్వా త్వా మారుతః మారుతో మినోతు మినోతు మిత్రావరుణయోః మిత్రావరుణయోర్ధ్రువేణ మిత్రావరుణయోరితి మిత్రావరుణయోః ధ్రువేణ ధర్మణా ధర్మణా బ్రహ్మవనిం బ్రహ్మవనిం త్వా బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం త్వా క్షత్రవనిం క్షత్రవనిగం సుప్రజావనిం క్షత్రవనిమిది క్షత్రవనిం సుప్రజావనిగం రాయస్పోషవనిం సుప్రజావనిమిది సుప్రజావనిం రాయస్పోషవనిం పరి రాయస్పోషవనిమిది రాయస్పోషవనిం పర్యూహామి ఊహామి బ్రహ్మ బ్రహ్మదృగుంహ దృగంహక్షత్రం క్షత్రం దృగంహ దృగంహ ప్రజా ప్రజాందృగంహ ప్రజామిది ప్రజా దృగంహరాయ రాయస్పోషం పోషం దృగంహ దృగంహృతేన ఘృతేన ద్యావా పృథివీ యావా పృథివీ ఆ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆ ప్రణేథా ప్రణేథామింద్రస్య ఇంద్రస్య సదః సదోసి అసి విశ్వజనస్య విశ్వజనస్య ఛాయా విశ్వజనస్యేతి విశ్వజనస్య ఛాయా పరి పరి త్వా త్వా గిర్వణః గిర్వణో గిరః గిర ఇమాః ఇమా భవంతో భవంతు విశ్వతః విశ్వతో వృద్ధాయుం వృద్ధాయుమను వృద్ధాయుమితి వృద్ధా ఆయుం అనువృద్ధయః వృద్ధయో జుష్టాః జుష్టా భవంతో భవంతు జుష్టయః జుష్టయ ఇంద్రస్య ఇంద్రస్య స్యోః స్యోరసి అసి ఇంద్రస్య ఇంద్రస్య ధ్రువం ధ్రువమసి అస్యైంద్రం ఐంద్రమసి అసీంద్రాయ ఇంద్రాయ త్వా త్వేతి త్వా రక్షోహణో వలగహనః రక్షోహణ ఇది రక్షహనః వలగహనో వైష్ణవాన్ వలగహన ఇది వలగహనః వైష్ణవాన్ ఖనామి ఖనామీదం ఇదమహం అహంతం తం వలగం వలగముత్ వలగమితి వలగం ఉద్వపామి వపామియం ఎన్నః నస్సమానః సమానోయం యమసమానః అసమానో నిచఖాన నిచఖానేదం నిచఖానేతి నీచఖాన ఇదమేనం ఏనమధరం అధరం కరోమి కరోమి యః యోనః నస్సమానః సమానోయః యోసమానః అసమానో రాదీయతి రాదీయతి గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసావవాఢః అవవాఢో వలగః అవబాఢ ఇత్యవాగ్బాఢ పలగః కిమ్ కిమక ఇతి పలాగః కిమత్ర అత్ర భద్రం భద్రం తత్ తన్నౌ నౌ సహ సహ విరాట్ విరాడసి విరాడితి వీరాట్ అసి సపత్నః సపత్నః సమ్రాట్ సపత్నహేతి సపత్నాః సమ్రాడసి సమ్రాడితి సమ్రాట్ అసి భ్రాతృవ్యః భ్రాతృవ్యః స్వరాట్ భ్రాతృవ్యహేతి భ్రాతృవ్యాః స్వరాడసి స్వరాడితి స్వరాట్ అస్యభిమాతిః అభిమాతిః విశ్వారాట్ అభిమాతిహేత్యభిమాతిః విశ్వారాడసి విశ్వారాడితి విశ్వారాట్ అసి విశ్వాసాం విశ్వాసాన్నాష్ట్రాణాం నాష్ట్రాణాగుం హంత హంత రక్షోహణః రక్షోహణో వలగహనః రక్షోహణ ఇతి రక్షహనః వలగహనః వలగహన ఇతి వలగహనః ప్రోక్షామి ఉక్షామి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణః రక్షోహణో వలగహనః రక్షోహణ ఇతి రక్షహనః వలగహనో వలగహన ఇతి వలగహనః అవనయామి నయామి వైష్ణవాన్ వైష్ణవాన్ యవః యవోసి అసి యవయ యవయాస్మద్ అస్మద్వేషః ద్వేషో యవయ యవయారాతీః అరాతీరక్షోహణః రక్షోహణో వలగహనః రక్షోహణ ఇతి రక్షహనః వలగహనో వలగహన ఇతి వలగహనః అవస్తృణామి స్తృణామి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణః రక్షోహణో వలగహనః రక్షోహణ ఇతి రక్షహనః వలగహనోభి వలగహన ఇతి వలగహనః అభిజుహోమి జుహోమి వైష్ణవాన్ వైష్ణవాన్ రక్షోహణౌ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనావుప వలగహనావితి వలగహనౌ ఉపదధామి దధామి వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ ఇది వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనోపరి వలగహనావితి వలగహనౌ పర్యూహామి ఊహామి వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ ఇది వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనౌపరి వలగహనావితి వలగహనౌ పరిస్తృణామి స్తృణామి వైష్ణవీ వైష్ణవీ రక్షోహణౌ వైష్ణవీ ఇది వైష్ణవీ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణావితి రక్షహనౌ వలగహనౌ వైష్ణవీ వలగహనావితి వలగహనౌ వైష్ణవీ బృహన్ వైష్ణవీ ఇది వైష్ణవీ బృహన్నసి అసి బృహద్గ్రావ బృహద్గ్రావ బృహతీ బృహద్గ్రావేతి బృహత్ గ్రావా బృహతీమింద్రాయ ఇంద్రాయ వాచం వాచం వద వదేతి వద విభూరసి విభూరితి విభూః అసి ప్రవాహణః ప్రవాహణో వన్నిః ప్రవాహణ ఇతి ప్రవాహణః వన్నిరసి అసి హవ్యవాహనః హవ్యవాహనః స్వాత్రః హవ్యవాహన ఇతి హవ్యవాహనః స్వాత్రోసి అసి ప్రచేతాః ప్రచేతాస్తుథః ప్రచేత ఇది ప్రాచేతాః తుథోసి అసి విశ్వవేదాః విశ్వవేదా ఉషిత్ విశ్వవేదా ఇతి విశ్వవేదాః ఉషిదసి అసి కవిః కవిరంఘారిః అంఘారిరసి అసి వంభారిః వంభారిరవస్యుః అవస్యురసి అసి దువస్వాన్ దువస్వాన్ శుంధ్యోః శుంధ్యోరసి అసి మార్జాలీయః మార్జాలీయ సమ్రాట్ సమ్రాడసి సమ్రాడితి సమ్రాట్ అసి కృషానః కృషానః పరిషద్యః కృషానురితి కృషానః పరిషద్యోసి పరిషద్య ఇతి పరిషద్యః అసి పవమానః పవమానః ప్రతక్వా ప్రతక్వాసి ప్రతక్వేతి ప్రతక్వా అసి నభస్వాన్ నభస్వానసంవృష్టః అసంవృష్టోసి అసంవృష్ట ఇత్యసంవృష్టః అసి హవ్యసూదః హవ్యసూద ఋతధామా హవ్యసూద ఇతి హవ్యసూదః ఋతధామాసి ఋతధామేత్యుతధామా అసి సువర్జ్యోతిః సువర్జ్యోతిర్బ్రహ్మజ్యోతిః సువర్జ్యోతిరితి సువః జ్యోతిః బ్రహ్మజ్యోతిరసి బ్రహ్మజ్యోతిరితి బ్రహ్మజ్యోతిః అసి సువర్ధామా సువర్ధామాజః సువర్ధామేతి సువః ధామా అజోసి అస్యేకపాత్ ఏకపాదహి ఏకపాదిత్యేకపాత్ అహిరసి అసి బుద్ధ్నియః బుద్ధ్నియో రౌద్రేణ రౌద్రేణానీకేన అనీకేన పాహి పాహి మాగ్నే అగ్నేపి బృహి బృహి మామా మాహిగుంసీ హిగుంసీరితి హిగుంసీ త్వం సోమ సోమతనోకృభ్యః తనోకృభ్యోద్వేషోభ్యః తనోకృభ్య ఇతి తనోకృతేభ్యః ద్వేషోభ్యోన్యకృతేభ్యః ద్వేషోభ్య ఇతి ద్వేషాభ్యః అన్యకృతేభ్య ఉరు అన్యకృతేభ్య ఇత్యన్యాకృతేభ్యః ఉరుయంతా యంతాసి అసి వరోచం వరోచగ్స్వాహా స్వాహాషాణః విషాణో అప్తుః అప్తురాజ్యస్య ఆజ్యస్య వేతు వేతుస్వాహా స్వాహాయం అయం నః నో అగ్నిః అగ్నిర్వరివః వరివః కృణోతు కృణోత్వయం అయం రుధః రుధః పురః పుర ఏతు ప్రభిందన్ ప్రభిందన్నితి ప్రభిందన్ అయగుం శత్రూన్ శత్రూన్ జయతు జయతు జరహృషాణః జరహృషాణోయం అయం వాజం వాజం జయతు జయతు వాజసాతౌ వాజసాతావితి వాజసాతౌ ఉరు విష్ణో విష్ణోవి విష్ణో ఇది విష్ణో విక్రమస్వ క్రమస్వోరు ఉరు క్షయాయ క్షయాయ నః నః కృధి కృధీతి కృధి ఘృతం ఘృతయోనే ఘృతయోనే పిబ ఘృతయోన ఇది ఘృతయోనే పిబ ప్రయజ్ఞపతిం ప్రప్రేతి ప్ర యజ్ఞపతిం తిర యజ్ఞపతిమితి యజ్ఞాపతిం తిరేతి తిర సోమో జిగాతి జిగాతి గాతువిత్ గాతువిద్దేవానా గాతువిదితి గాతువిత్ దేవానానేతి ఏతి నిష్కృతం నిష్కృతమృతస్య నిష్కృతమితి నిహీకృతం ఋతస్య యోనిం యోనిమాసదం ఆసదమదిత్యాః ఆసదమిత్యాసదం అదిత్యాసదః సదోసి అస్యదిత్యాః అదిత్యాసదః సదా ఆసీద సీదైషః ఏషవః ఓ దేవ దేవసవితః సవితః సోమః సోమస్తం తగుం రక్షధ్వం రక్షధ్వం మా మావః ఓ దభత్ దభదేతత్ ఏతత్వం త్వగుం సోమ సోమదేవః దేవో దేవాన్ దేవానుప ఉపాగాః అగా ఇదం ఇదమహం అహం మనుష్యః మనుష్యో మనుష్యాన్ మనుష్యాన్ సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజయేతి ప్రాజయా సహ రాయః రాయస్కోషేణ కోషేణ నమః నమో దేవేభ్యః దేవేభ్యః స్వధా స్వధా పితృభ్యః స్వధేతి స్వధా పితృభ్య ఇదం పితృభ్య ఇది పితృభ్యః ఇదమహం అహన్నిః నిర్వరుణస్య వరుణస్య పాశాద్ పాశాత్ సువః సువరభి అభివి విఖ్యేషం ఖేషం వైశ్వానరం వైశ్వానరం జ్యోతిః జ్యోతిరగ్నే అగ్నే వ్రతపతే వ్రతపతే త్వం వ్రతపత ఇది వ్రతపతే త్వం వ్రతానాం వ్రతానాం వ్రతపతిః వ్రతపతిరసి వ్రతపతిరితి వ్రతపతిః అసియా యా మమ తనోః తనోస్త్వయి త్వయ్యభూత్ అభూదియం ఇయగుంసా సా మయి మయ్యా యా తవ తవ తనోః తనోర్మయి మయ్యభూత్ అభూదేషా ఏషా సా సా త్వయి త్వయి యథాయథం యథాయథం నౌ యథాయథమితి యథాయథం నౌ వ్రతపతే వ్రతపతే వ్రతినోః వ్రతపత ఇది వ్రతపతే వ్రతినోర్వ్రతాని వ్రతానీతి వ్రతాని అత్యన్యాన్ అన్యానగా అఘాన్న నాన్యాన్ అన్యానుప ఉపాగాం అగామర్వాక్ అర్వాత్వా త్వాపరైః పరైరవిదం అవిదం పరః పరోపరైః అవరైస్తం తంత్వా త్వాజుషే విషే వైష్ణవం వైష్ణవం దేవయజ్యాయై దేవయజ్యాయై దేవః దేవయజ్యాయా ఇతి దేవయజ్యాయై దేవస్త్వా త్వా సవితా సవితా మధ్వా మధ్వానక్తో అనక్తోషధే ఓషధే త్రాయస్వ త్రాయస్మైనం ఏనగ్రస్వధితే స్వధితే మా స్వధితైతి స్వాధితే మైనం ఏనఘుం హిగుంసీ హిగుంసీర్దివం దివమగ్రేణ అగ్రేణ మా లేఖీ లేఖీరంతరిక్షం అంతరిక్షం మధ్యేన మధ్యేన మా హిగుంసీ హిగుంసీ పృథివ్యా పృథివ్యా సంభవ భవనస్పతే వనస్పతే శతవలుష శతవలుషో వి శతవలుష ఇతి శతవలుష విరోహ రోహ సహస్రవలుషా సహస్రవలుషా వి సహస్రవలుషా ఇది సహస్రవలుషా వి వయమ్ వయగుం రుహేమ రుహేమయమ్ త్వాయమ్ అయగ్స్వధితి స్వధితిస్తేతిజాన స్వధితిరితి స్వాధితి తేతిజాన ప్రణినాయ ప్రణినాయ మహతే ప్రణినాయేతి ప్రణినాయ మహతే సౌభగాయ సౌభగాయాచ్ఛిన్న అచ్ఛిన్నో రాయ రాయ సువీర సువీర ఇది సువీర పృథివ్యై త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వాదివే దివే త్వాశుంధతాం శుంధతాం లోక లోక పితృషదన పితృషదనోయవ పితృషదన ఇది పితృసదన యవోసి అసి యవయ యవయాస్మద్ అస్మద్వేష దేశో యవయ యవయారాదీ అరాదీ పితృణాం పితృణాం సదనం సదనమసి అసి స్వావేష స్వావేశోసి స్వావేశ ఇది సో ఆవేశ అస్యగ్రేగా అగ్రేగా నేతృణాం అగ్రేగాత్యగ్రేగా నేతృణాం వనస్పతి వనస్పతిరధి అధి స్థాస్యతి స్థాస్యతి తస్య తస్య విత్తాద్ విత్తాద్దేవ దేవస్త్వా త్వా సవితా సవితా మధ్వా మధ్వా నక్తో అనక్తో సువిప్పలాభ్య సువిప్పలాభ్యస్త్వా సువిప్పలాభ్యైతి సో విప్పలాభ్య ఔషధీభ్య ఔషధీభ్య ఉత్ ఔషధీభ్యైత్యోషధీభ్య ఉద్దివం దివగ్రస్తభాన స్తభానా ఆంతరిక్షం అంతరిక్షం ఋణ ఋణ పృథివీం పృథివీముపరేణ ఉపరేణ దృగంహ దృగంహతే తే తే తే ధామాని ధామాన్యుష్మసి ఉష్మసీయమధ్యే గమధ్యే గావ గావోయత్ర యత్ర భూరిశృంగా భూరిశృంగా అయాస భూరిశృంగా ఇది భూరిశృంగా అయాస ఇత్యయాస అత్రాహ ఆహత్ తదురుగాయస్య ఉరుగాయస్య విష్ణోః ఉరుగాయస్యేత్యురుగాయస్య విష్ణోః పరమం పరమం పదం పదమవ అవభాతి భాతి భూరేః భూరేరిది భూరేః విష్ణోః కర్మాణి కర్మాణి పశ్యత పశ్యత యతః యతో వ్రతాని వ్రతాని పస్పశే పస్పశ ఇది పస్పశే ఇంద్రస్య యుజ్యః యుజ్యః సఖా సఖేతి సఖా తద్విష్ణోః విష్ణాః పరమం పరమం పదం పదగుం సదా సదా పశ్యంతి పశ్యంతి సూరయః సూరయ ఇది సూరయః గిరీవ ఇవచక్షుః చక్షురాతతం ఆతతమిత్యాతతం బ్రహ్మవనిం త్వా బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం త్వా క్షత్రవనిం క్షత్రవనిగుం సుప్రజావనిం క్షత్రవనిమిది క్షత్రావనిం సుప్రజావనిగుం రాజస్పోషవనిం సుప్రజావనిమిది సుప్రజావనిం రాజస్పోషవనిం పరి రాజస్పోషవనిమిది రాజస్పోషావనిం పరిలోహామి ఊహామి బ్రహ్మ బ్రహ్మదృగంహ దృగంహ క్షత్రం క్షత్రం దృగంహ దృగంహ ప్రజా ప్రజాం దృగంహ ప్రజామిది ప్రజా దృగంహ రాయ రాయస్పోషం పోషం దృగంహ దృగంహ పరివీ పరివీరసి పరివీరితి పరివీ అసి పరి పరి త్వాదైవీ దైవీర్విష విషో వ్యయంతాం వ్యయంతాం పరి పరీమం ఇమగం రాయ రాజస్పోష పోషో యజమానం యజమానం మనుష్యా మనుష్యా అంతరిక్షస్య అంతరిక్షస్య త్వాసానౌ సా నావవ అవగూహామి గూహామీతి గూహామి ఇషే త్వాపవీ ఉపవీరసి ఉపవీరిత్యుగావీ అస్యుపో ఉపో దేవాన్ ఉపో ఇత్యుపో దేవాన్ దైవీ దైవీర్విషః విషః ప్రాగుః అగుర్వన్నీ వన్నీ ఋషిజః ఋషిజో బృహస్పతే బృహస్పతే ధారయ ధారయా వసూని వసూని హవ్యా హవ్యాతే తే స్వదంతాం స్వదంతాన్ దేవ దేవత్వష్టః త్వష్టర్వసు వసురణ్వ అణ్వరేవతీ రేవతీరమధ్వం అమధ్వమగ్నేః అగ్నేర్జనిత్రం జనిత్రమసి అసి వృషణౌ వృషణౌ స్థః సౌర్వశీ ఉర్వశ్యసి అస్యాయుః ఆయురసి అసి పురూరవాః పురూరవా ఘృతేన ఘృతేనాక్తే అక్తే వృషణం అక్తే ఇత్యక్తే వృషణం దధాథా దధాథాం గాయత్రం గాయత్రం ఛందః ఛందోను అనుప్ర ప్రజాయస్వ జాయస్వ త్రైష్టుభం త్రైష్టుభం జాగతం జాగతం ఛందః ఛందోను అనుప్ర ప్రజాయస్వ జాయస్వ భవతం భవతం నః సమనసౌ సమనసౌ సమోగసౌ సమనసావితి సమనసౌ సమోగసావరేపసౌ సమోగసావితి సమ్ ఓకసౌ అరేపసావిత్యరేపసౌ మా యజ్ఞం యజ్ఞగం హిగం శిష్టం హిగం శిష్టం మా మా యజ్ఞపతిం యజ్ఞపతిం జాతవేదసౌ యజ్ఞపతిమితి యజ్ఞాపతిం జాతవేదసౌ శివౌ జాతవేదసావితి జాతవేదసౌ శివౌ భవతం భవతమద్య అద్యనః నైదినః అగ్నావగ్నిః అగ్నిశ్చరతి చరతి ప్రవిష్టః ప్రవిష్ట ఋషీణాం ప్రవిష్ట ఇది ప్రవిష్టః ఋషీణాం పుత్రః పుత్రో అధిరాజః అధిరాజ ఏషః అధిరాజ ఇత్యధిరాజః ఏష ఇత్యేషః స్వాహాకృత్య బ్రహ్మణా స్వాహాకృత్యేది స్వాహాకృత్య బ్రహ్మణా తే జుహోమి జుహోమి మా మా దేవానాం దేవానాం మిథుయా మిథుయాకః కర్భాగధేయం భాగధేయమితి భాగధేయం ఆదే రదరుతస్య రుతస్య త్వా త్వా దేవహవిః దేవహవిః పాశేన దేవహవిరితి దేవహవిః పాశేన ఆరభే రభే ధర్ష ధర్షా మానుషాన్ మానుషానభ్యః అభ్యస్త్వా అభ్యైత్యదేభ్యః ఔషధీభ్యః ఔషధీభ్యః ప్ర ఔషధీభ్యైత్యౌషధీభ్యః ప్రోక్షామి ఉక్షామ్యవా అపాం పేరుః పేరురసి అసి స్వాత్తం స్వాత్తం చిత్ చిత్ సదేవం సదేవగం హవ్యం సదేవమితి సదేవం హవ్యమాపః ఆపో దేవీః దేవీ స్వదత స్వదతైనం ఏనగం సమ్ సందే తే ప్రాణః ప్రాణో వాయునా ప్రాణమితి ప్రాణః వాయునా గచ్చతాం గచ్చతాగం సమ్ సంయజత్రైః యజత్రైరంగాని అంగాని సమ్ సంయజ్ఞపతిః యజ్ఞపతిరాశిషాః యజ్ఞపతిమితి యజ్ఞాపతిః ఆశిషా ఘృతేన ఆశిషేత్యాశిషాః ఘృతేనాక్తౌ అక్తౌ పశుం పశుం రాయేథాం రాయేథాగుం రేవతీః రేవతీర్యజ్ఞపతిం యజ్ఞపతిం ప్రియథా యజ్ఞపతిమితి యజ్ఞాపతిం ప్రియథావిశత ప్రియథేతి ప్రియథా ఆవిశత విశతోరో ఉరో అంతరిక్ష ఉరో ఇత్యురో అంతరిక్ష సజోః సజోర్దేవేన సజోరిది సజోః దేవేన వాతేన వాతేనాస్య అస్య హవిషః హవిషస్త్వనా త్వనా యజ యజసం సమస్య అస్య తనువా తనువా భవ భవవర్షీయః వర్షీయో వర్షీయసి వర్షీయసి యజ్ఞే యజ్ఞే యజ్ఞపతిం యజ్ఞపతిం ధాః యజ్ఞపతిమితి యజ్ఞపతిం ధాః పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి సంపృచ ఇది సంపృచః పాహి నమః నమస్తే తాతాన ఆతానానర్వా ఆతానేత్యాతాన అనర్వా ప్ర ప్రేహి ఇహి ఘృతస్య ఘృతస్య కుల్యాం కుల్యామను అను సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజయేరి ప్రజయా సహ రాయ రాయస్పోషేణ పోషేణాపః ఆపో దేవీ దేవీ శుద్ధాయువ శుద్ధాయువ శుద్ధా శుద్ధాయువ ఇది శుద్ధాయువ శుద్ధాయూయం యూయం దేవాన్ దేవాగుం ఊర్ధ్వం ఊర్ధ్వగుం శుద్ధా శుద్ధా వయమ్ అయమ్ పరివిష్టా పరివిష్టా పరివేష్టార పరివిష్టా ఇది పరివిష్టా పరివేష్టారో వహ పరివేష్టార ఇది పరివేష్టార వో భూయాస్మ భూయాస్మేతి భూయాస్మ వాక్తే ఆప్యాయతాం ప్యాయతాం ప్రాణ ప్రాణస్తే ప్రాణ ఇది ప్రాణ ఆప్యాయతాం ప్యాయతాం చక్షుః చక్షుస్తే ఆప్యాయతాం ప్యాయతాగ శ్రోత్రం శ్రోత్రం తే ఆప్యాయతాం ప్యాయతాయ్యా యాతే తే ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణాది ప్రాణాన్ శుద్ధగామ జగామయా యా చక్షుః చక్షుర్యా యా శ్రోత్రం శ్రోత్రం యత్ యత్తే తే క్రూరం క్రూరం యత్ యదాస్థితం ఆస్థితం తత్ ఆస్థితమిత్యాస్థితం తత్తే తా ఆప్యాయతాం ప్యాయతాం తత్ తత్తే అదేతేన ఏతేన శుంధతాం శుంధతాం నాభిః నాభిస్తే తా ఆప్యాయతాం ప్యాయతాం పాయుః పాయుస్తే తా ఆప్యాయతాం ప్యాయతాగుం శుద్ధాః శుద్ధాశ్చరిత్రాః చరిత్రాశ్రం శమద్భ్యః అభ్యశ్రం అభ్య ఇత్యతేభ్యః శమోషధీభ్యః ఓషధీభ్యశ్రం ఓషధీభ్య ఇత్యోషధీభ్యః శం పృథివ్యై పృథివ్యై శం శమహోభ్యాం అహోభ్యామోషధే అహోభ్యామిత్యహభ్యాం ఓషధే త్రాయస్వ త్రాయస్వైనం ఏనగ్గస్వధితే స్వధితే మా స్వధిత ఇది స్వాధితే మైనం ఏనగం హిగుంసీ హిగుంసీ రక్షసాం రక్షసాం భాగ భాగోసి అసీదం ఇదమహం అహమేం రక్ష రక్షోధమం అధమం తమః తమో నయామి నయామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యంచ చ వయమ్ వయమ్ ద్విష్మః ద్విష్మ ఇదమ్ ఇదమేనమ్ ఏనమధమం అధమం తమః తమో నయామి నయామీషే ఇషే త్వా ఘృతేన ఘృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ప్ర ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ప్రోణ్వాథా ఓణ్వాథామచ్ఛిన్నః అచ్ఛిన్నో రాయః రాయః సువీరః సువీర ఉరు సువీర ఇది సువీరః ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విహి ఇహి వాయో వాయో వి వాయో ఇది వాయో వీహి ఇహి స్తోకానా స్తోకానాగస్వాహ స్వాహోర్ధ్వనభసం ఊర్ధ్వనభసం మారుతం ఊర్ధ్వనభసమిత్యోర్ధ్వనభసం మారుతం గచ్చతం గచ్చతమితి గచ్చతం సంతే తే మనసా మనసా మనః మనస్సం సం ప్రాణేన ప్రాణేన ప్రాణ ప్రాణేనేతి ప్రాణేన ప్రాణో జుష్టం ప్రాణ ఇది ప్రాణ జుష్టం దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యం ఘృతవత్ ఘృతవత్ స్వాహ ఘృతవదితి ఘృతవత్ స్వాహైంద్ర ఐంద్ర ప్రాణ ప్రాణో అంగే అంగే ప్రాణ ఇది ప్రాణ అంగే అంగేని అంగే అంగైత్యంగే అంగే నిరేధ్యత్ వేధ్యతైంద్ర ఐంద్రోపాన అపానో అంగే అంగే అపాన ఇత్యపాన అంగే అంగేవి అంగే అంగైత్యంగే అంగే విభోభువత్ భోభువద్దేవ దేవత్వష్టః త్వష్టర్భూరి భూరితే తే సగుంసం సగుంసమేతో సగుంసమితి సంసం ఏతు విషురూపాః విషురూపాయత్ విషురూపా ఇది విషురూపాః యత్ సలక్ష్మాణః సలక్ష్మాణో భవథ సలక్ష్మాణ ఇది సా లక్ష్మాణః భవథ దేవత్రా దేవత్రాయంతం దేవత్రేతి దేవత్రా యంతమవసే అవసే సఖాయః సఖాయోను అనుత్వా మాతా మాతా పితర పితరో మదంతో మదంతు శ్రీ శ్రీరసి అస్యగ్ని అగ్నిస్వా శ్రీణాతు శ్రీణాప ఆపస్సం సమరిణన్ అరిణన్ వాతస్య్రజ్యై ధృజ్యై పూష్ణ ఓష్ణోరగ్రహ్యై ప్రగ్రహ్యా అపాం అపామోషధీనా ఓషధీనా రోహిష్యై ఘృతం ఘృతం ఘృతపావాన ఘృతపావాన పిబత ఘృతపావాన ఇది ఘృత పావాన పిబతవసాసా పావాన వసా పావాన పిబత వసా పావాన ఇది వసా పావాన పిబతాంతరిక్షస్య అంతరిక్షస్య హవి హవిరసి అసి స్వాహా స్వాహా త్వాంతరిక్షాయ అంతరిక్షాయ దిశ దిశః ప్రదిశః ప్రదిశ ఆదిశః ప్రదిశ ఇది ప్రాదిశః ఆదిశో విదిశః ఆదిశ ఇత్యాదిశః విదిశ ఉద్దిశః విదిశ ఇది వీదిశః ఉద్దిశ స్వాహా ఉద్దిశ ఇత్యుదిశః స్వాహా దిగ్భ్యః దిగ్భ్యో నమః దిగ్భ్య ఇది దిగ్భ్యః నమో దిగ్భ్యః దిగ్భ్య ఇది దిగ్భ్యః సముద్రం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహాంతరిక్షం అంతరిక్షం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహా దేవం దేవం సవితారం సవితారం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహా హోరాత్రే అహోరాత్రే గచ్ఛ అహోరాత్రే ఇత్యహ రాత్రే గచ్ఛ స్వాహా స్వాహా మిత్రావరుణౌ మిత్రావరుణౌ గచ్ఛ మిత్రావరుణావిది మిత్రావరుణౌ గచ్ఛ స్వాహా స్వాహా సోమం సోమం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహా యజ్ఞం యజ్ఞం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహా ఛందాగుంసి ఛందాగుంసి గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహా ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్ఛ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ గచ్ఛ స్వాహా స్వాహా నభః నభో దివ్యం దివ్యం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహాగ్నిం అగ్నిం వైశ్వానరం వైశ్వానరం గచ్ఛ గచ్ఛ స్వాహా స్వాహాభ్యః అభ్యస్వా అభ్య ఇత్యదేభ్యః ఔషధీభ్యః ఔషధీభ్యో మనః ఔషధీభ్య ఇత్యోషధీభ్యః మనో మే మే హార్ది హార్ది యచ్ఛ యచ్ఛ తనూం తనూం త్వచం త్వచం పుత్రం పుత్రం నప్తారం నప్తారమశీయ అశీయ శుక శుకసి అసితం తమభి అభిశోచ శోచయః యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం ఎంచ చ వయం వయం విష్మః విష్మో ధామ్నో ధామ్నః ధామ్నో ధామ్నో రాజన్ ధామ్నో ధామ్న ఇది ధామ్నః ధామ్నః రాజన్నిదః ఇతో వరుణ వరుణః నో ముంచ ముంచయత్ యదాపః ఆపో అగ్నియాః అగ్నియా వరుణ వరుణేతి ఇది శపామహే శపామహే తతః తతో వరుణ వరుణనః నోముంచ ముంచేతి ముంచ హవిష్మతి రిమాః ఇమా ఆపః ఆపో హవిష్మాన్ హవిష్మాన్ దేవః దేవో వర్ధరః అధ్వరో హవిష్మాన్ హవిష్మాగుం ఆ వివాసతి వివాసతి హవిష్మాన్ హవిష్మాగుం అస్తు అస్తు సూర్యః సూర్య ఇది సూర్యః అగ్నేర్వః ఓపన్నగ్రహస్య అపన్నగ్రహస్య సదసి అపన్నగ్రహస్యేత్యపన్నగ్రహస్య సదసి సాదయామి సాదయామి సుమ్నాయ సుమ్నాయ సుమ్నినీః సుమ్నినీః సుమ్నే సుమ్నే మా మా ధత్త ధత్తేంద్రాగ్నియోః ఇంద్రాగ్నియోర్భాగధేయీః ఇంద్రాగ్నియోరితి ఇంద్ర అగ్నియోః భాగధేయీస్థ భాగధేయీరితి భాగధేయీః స్థ మిత్రావరుణయోః మిత్రావరుణయోర్భాగధేయీః మిత్రావరుణయోరితి మిత్రావరుణయోః భాగధేయీస్థ భాగధేయీరితి భాగధేయీః స్థ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం భాగధేయీః భాగధేయీస్థ భాగధేయీరితి భాగధేయీః స్థయజ్ఞే యజ్ఞే జాగృత జాగృతేతి జాగృత హృదే త్వా మనసే మనసే త్వా దివే ద్వేత్వా త్వా సూర్యాయ సూర్యాయ త్వా త్వోర్ధ్వం ఊర్ధ్వమిమం ఇమమధ్వరం అధ్వరం కృధి కృధి దివి దివి దేవేషు దేవేషు హోత్రాః హోత్రాయచ్చ యచ్చ సోమ సోమరాజన్ రాజన్నా ఏహి ఇష్యవ అవరోహ రోహమా మా భేః భేర్మా మాసం సంవిత్థాః విత్థామా మా త్వా త్వా హిగుంసిషం హిగుంసిషం ప్రజాః ప్రజాస్త్వం ప్రజాయి ప్రజాః త్వముపావరోహ ఉపావరోహ ప్రజాః ఉపావరోహేత్యుప అవరోహ ప్రజాస్త్వాం ప్రజాయి ప్రజాః త్వాముపావరోహంతో ఉపావరోహంతు శృణోదు ఉపావరోహంతిత్యుప అవరోహంతు శృణోత్వగ్నిః అగ్నిః సమిధాః సమిధాహవం సమిధేతి సంవిధా హవం మే మే శృణ్వంతు శృణ్వన్వాపః ఆపోధిషణాః ధిషణాశ్చ స దేవీః దేవీరితి దేవీః శృణోతగ్రావాణః రావాణో విదుషః విదుషోనో ను యజ్ఞం యజ్ఞకం శృణోతు శృణోతు దేవః దేవః సవితా సవితాహవం హవం మే మయి మే దేవీరాపః ఆపో అపాం అపాన్నపాత్ అపాద్యః య ఊర్మిః ఊర్మిర్హవిష్య హవిష్య ఇంద్రియావాన్ ఇంద్రియావాన్మదింతమః ఇంద్రియావానితి ఇంద్రియావాన్ మదింతమస్తం తం దేవేభ్యః దేవేభ్యో దేవత్రా దేవత్రా ధత్త దేవత్రేతి దేవాత్రా ధత్త శుక్రం శుక్రగం శుక్రపేభ్యః శుక్రపేభ్యో యేషాం శుక్రపేభ్యైతి శుక్రపేభ్యః యేషాం భారః భారస్థ స్థ స్వాహా స్వాహా కార్షిః కార్షిరసి అస్యత అపాపాం అపాం రుద్రం రుద్రకం సముద్రస్య సముద్రస్య వః ఓక్షిత్యై అక్షిత్యావుత్ ఉన్నయే నయ ఇతి నయే యమగ్నే అగ్నే పృత్సు పృత్సుమర్త్యమం పృత్సుతి పృత్సు మర్త్యమావః ఆవో వాజేషు వాజేషు యమ్ యంజునాః జునా ఇతి జునాః సయంతాః యంతా శశ్వతీః శశ్వతీరిషః ఇష ఇతీషః త్వమగ్నే అగ్నే రుద్రః రుద్రో అసురః అసురో మహః మహో దివః దివస్త్వం త్వం శర్ధః శర్ధో మారుతం మారుతం వృక్షః వృక్ష ఈశిషే ఈశిష ఇతీశిషే త్వం వాతైః వాతైరరుణైః అరుణైర్యాసి యాసి శంగయః శంగయస్త్వం శంగయ ఇతి శంగయః త్వం పూషా పూషా విధతః విధతః పాసి విధత ఇతి విధతః పాసినో నుత్మనా త్మనేదిత్మనా ఆవహ ఓ రాజానం రాజానమధ్వరస్య అధ్వరస్య రుద్రం రుద్రగం హోతారం హోతారగం సత్యయజం సత్యయజగం రోదస్యోః సత్యయజమితి సత్యయజం రోదస్యోరితి రోదస్యోః అగ్నిం పురా పురాతనయిత్నోః తనయిత్నో రచిత్తాత్ అచిత్తాద్ధిరణ్యరూపం హిరణ్యరూపమవసే హిరణ్యరూపమితి హిరణ్యరూపం అవసే కృణుధ్వం కృణుధ్వమితి కృణుధ్వం అగ్నిర్హోతా హోతాని నిషసాద ససాదా యజీయాన్ యజీయానుపస్థే ఉపస్థే మాతుః ఉపస్థైత్యుపాస్థే మాతుః సురభౌ సురభావు లోకే లోక ఇతి లోకే యువా కవిః కవిః పురునిష్ఠః పురునిష్ఠ ఋతావా పురునిష్ఠ ఇతి పురునిష్ఠః ఋతావా ధర్తా ఋతావేత్యుతావా ధర్తా కృష్టీనా కృష్టీనాముత ఉత మధ్యే మధ్య ఇద్ధః ఇద్ధ ఇతీద్ధః సాధ్వీమకః కరద్దేవవీతిం దేవవీతిం నః దేవవీతిమితి దేవవీతిం నో అద్య అద్య యజ్ఞస్య యజ్ఞస్య జిహ్వాం జిహ్వామవిదామ అవిదామగుహ్యాం గుహ్యామిది గుహ్యాం స ఆయుః ఆయురా ఆగాత్ అగాత్సురభిః సురభిర్వసానః వసానో భద్రాం భద్రామకః అగర్దేవహూతిం దేవహూతిన్నః దేవహూతిమితి దేవహూతిం నో అద్య అద్యేత్యద్య అక్రందదగ్నిః అగ్నిస్తనయన్ స్తనయన్నివ ఇవద్యోః ద్యోః క్షామ క్షామారేరిహత్ రేరిహద్వీరుధః వీరుధః సమంజన్ సమంజన్నితి సంహంజన్ సద్యో జగ్జానః జగ్జానో వి విహి హీం ఈమిద్ధః ఇద్ధో అర్క్ష్యత్ అర్క్ష్యదా ఆ రోదసీ రోదసీ భానునాః రోదసీ ఇతి రోదసీ భానునా భాతి భాత్యంతః అంతరిక్యంతః త్వే వసూని త్వే ఇతి త్వే వసూని పుర్వణీక పుర్వణీక హోతః పుర్వణీకేతి పురో అనీక హోతర్దోషా దోషావస్తోః వస్తోరా ఏరివే ఈరివే యజ్ఞియాసః యజ్ఞియాస ఇతి యజ్ఞియాసః క్షామేవ ఇవ విశ్వాః విశ్వా భువనాని భువనాని యస్మిన్ యస్మిన్ సమ్ సమం సౌభగాని సౌభగాని దధిరే దధిరే పావకే పావక ఇది పావకే తుభ్యంతాః ఆ అంగిరస్తమ అంగిరస్తమ విశ్వాః అంగిరస్తమేత్యంగిరః తమ విశ్వాస్ సుక్షితయః సుక్షితయః పృథగ్ సుక్షితయ ఇతి సుక్షితయః పృథగితి పృథగ్ అగ్నే కామాయ కామాయ ఏమిరే ఏమిర ఇది ఏమిరే అశ్యామతం తం కామం కామమగ్నే అగ్నే తమ తవోతి ఓత్యశ్యామ అశ్యామరయిం రయిగుం రయివః రయివః సువీరం రయివ ఇది రయివః సువీరమితి సువీరం అశ్యామవాజం వాజమభి అభివాజయంతః వాజయంతోశ్యామ అశ్యామద్యుమ్నం ద్యుమ్నమజర అజరాజరం అజరంతే త ఇది తే శ్రేష్టం యవిష్ట యవిష్ట భారత భారతాగ్నే అగ్నే ద్యుమంతం ద్యుమంతమా ద్యుమంతమిది ద్యుమంతం ఆభర భరేతి భర వసో పురస్పృహం వసో ఇది వసో పురస్పృహగం రయిం పురస్పృహమితి పురస్పృహం రయిమితి రయిం సశ్వితానః శ్వితానస్తన్యతుః తన్యతూ రోచనస్థాః రోచనస్థా అజరేభిః రోచనస్థా ఇది రోచనస్థాః అజరేభిర్నానదద్భిః నానదద్భిర్యవిష్టః నానదద్భిరితి నానదద్భిః యవిష్ట ఇది యవిష్టః యః పావకః పావకః పురుతమః పురుతమః పురోణి పురుతమ ఇది పురోతమః పురోణి పృథూని పృథూన్యగ్నిః అగ్నిరనుయాతి అనుయాతి భర్వన్ అనుయాతీత్యనుయాతి భర్వన్నితి భర్వన్ ఆయుష్టే తే విశ్వతః విశ్వతో దథత్ దథతయం అయమగ్నిః అగ్నిర్వరేణ్యః వరేణ్య ఇది వరేణ్యః పునస్తే తే ప్రాణః ప్రాణ ఆ ప్రాణ ఇది ప్రాణః ఆయతి అయతి పరా పరా యక్ష్మం యక్ష్మగుం సువామి సువామి తే త ఇది తే ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదాః అగ్నే హవిషః హవిషో యుషాణః యుషాణో ఘృతప్రదీకః ఘృతప్రదీకో ఘృతయోనిః ఘృతప్రదీక ఇది ఘృతప్రదీకః ఘృతయోనిరేధి ఘృతయోనిరితి ఘృతయోనిః ఏధీత్యేధి ఘృతం పీత్వా పీత్వా మధు మధుచారు చారు గవ్యం గవ్యం పితా పితేవ ఇవ పుత్రం పుత్రమభి అభిరక్షతాత్ రక్షతాదిమం ఇమమితీవం తస్మైతే తే ప్రతిహర్యతే ప్రతిహర్యతే జాతవేదః ప్రతిహర్యత ఇది ప్రతిహర్యతే జాతవేదో విచర్షణే జాతవేద ఇది జాతవేదః విచర్షణ ఇది విచర్షణే అగ్నే జనామి జనామి సుష్ఠుతిం సుష్ఠుతిమితి సుస్తుతిం దివః పరి పరి ప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్నిః అగ్నిరస్మత్ అస్మద్వితీయం ద్వితీయం పరి పరి జాతవేదాః జాతవేదా ఇది జాతవేదాః తృతీయమప్సు అప్సు నృమణాః అప్సుత్యపసు నృమణా అజస్రం నృమణా ఇది నృమణాః అజస్రమింధానః ఇంధాన ఏనం ఏనం జరతే జరతే స్వాధీః స్వాధీరితి స్వాధీః శుచిః పావక పావకవంద్యః ఉంద్యోగ్నే అగ్నే బృహత్ బృహద్వి విరోచసే రోచస ఇతి రోచసే తం ఘృతేభిః ఘృతేభిరాహుతః ఆహుత ఇత్యాహుతః దృశానో రుక్మః రుక్మ ఉర్వ్యా ఉర్వ్యాది యద్యౌర్ అద్యౌ దుర్మర్షం దుర్మర్షమాయుః దుర్మర్షమితి దుహోమర్షం ఆయుశ్రియే శ్రియే రుచానః రుచాన ఇతి రుచానః అగ్నిరమృతః అమృతో అభవత్ అభవద్వయోభిః వయోభిర్యత్ వయోభిరితి వయఃభిః యదేనం ఏనం ద్యౌః ద్యౌరజనయత్ అజనయత్ సువేతాః సువేతా ఇతి సువేతాః ఆయత్ యదిశే ఇషే నృపతిం నృపతిం తేజః నృపతిమితి నృపతిం తేజ ఆనట్ ఆనచ్చుచి శుచిరేతః రేతో నిషిక్తం నిషిక్తం ద్యౌః నిషిక్తమితి నిసిక్తం ద్యౌరభీకే అభీక ఇత్యభీకే అగ్నిశర్ధం శర్ధమనవద్యం అనవద్యం యువానం యువానగ్నిస్వాధియం స్వాధియం జనయత్ స్వాధియమితి స్వాధియం జనయత్ సోదయత్ సోదయచ్చ చేతి చ స తేజీయసా తేజీయసా మనసా మనసా త్వోతః త్వోత ఉత ఉత శిక్ష శిక్ష స్వపత్యస్య స్వపత్యస్య శిక్షోః స్వపత్యస్యేతి సో అపత్యస్య శిక్షోరితి శిక్షోః అగ్నే రాయః రాయో ఋతమస్య ఋతమస్య ప్రభూతౌ ఋతమస్యేతి నృతమస్య ప్రభూతౌ భూయామ ప్రభూతావితి ప్రాభూతౌ భూయామ తే సుష్టుతయః సుష్టుతయశ్చ సుష్టుతయ ఇతి సోస్తుతయః చవస్వః వస్వ ఇది వస్వః అగ్నే సహంతం సహంతమా ఆభర భరద్యుమ్నస్య యుమ్నస్య ప్రాసః ప్రాసః రయిం ప్రాసహేది ప్రాసః రయిమితి రయిం విశ్వాయః యశ్చర్షణీః చర్షణీరభి అభ్యాస ఆసావాజేషు ఆజేషు సాసహత్ సాసహరితి సాసహత్ తమగ్నే అగ్నే వృతనాసహం వృతనాసహకం రయిం వృతనాసహమితి వృతనాసహం రయిగుం సహస్వః సహస్వా ఆభర భరేతి భర త్వగుం హి ఇ సత్యః సత్యో అద్భుతః అద్భుతో దాతా దాతా వాజస్య వాజస్య గోమతః గోమత ఇతి గోమతః ఉక్షాన్నాయ వశాన్నాయ ఉక్షాన్నాయేత్యుక్షా అన్నాయ వశాన్నాయ సోమపృష్టాయ వశాన్నాయేతి వశా అన్నాయ సోమపృష్టాయ వేధసే సోమపృష్టాయేతి సోమపృష్టాయ వేధస ఇతి వేధసే స్తోమైర్విధేమ విధేమాగ్నయే అగ్నయ ఇత్యగ్నయే పద్మాహి ఇ సూనో సూనో అసి సూనో ఇది సూనో అస్యద్మసద్వా అద్మసద్వా చక్రే అద్మసద్వేత్యద్మసద్వా చక్రే అగ్నిః అగ్నిర్జనుషా జనుషాజ్న అజ్వానునం అన్నమిత్యన్నం సత్వాం త్వన్నః నవూర్జసనే ఊర్జసన ఊర్జం ఊర్జసన ఇత్యూర్జాసనే ఊర్జంధాః ధారాజాః రాజేవ ఇవజేహ జేరవృకే అవృకే క్షేషి క్షేష్యంతః అంతరిత్యంతః అగ్నాయోగుంషి ఆయోగుంషి పవసే పవసా ఆసువ సువోర్జం ఊర్జమిషం ఇషం చ నః న ఇతి నః ఆరే బాధస్వ బాధస్వ దుచ్ఛునాం దుచ్ఛునామితి దుచ్ఛునాం అగ్నే పవస్వ పవస్వ స్వపాః స్వపా అస్మే స్వపా ఇతి సు అపాః అస్మే వర్చః అస్మే ఇత్యస్మే వర్చః సువీర్యం సువీర్యమితి సువీర్యం దధపోషం పోషకం రయిం రయిం మయి మయీతి మయి అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవ దేవజిహ్వయా జిహ్వయేతి జిహ్వయా ఆ దేవాన్ దేవాన్ వక్షి వక్షి యక్షి యక్షి చేతి చ సనః నః పావక పావకదీదివ దీదివోగ్నే అగ్నే దేవాన్ దేవాగుం ఇహ ఇహా ఆవహ వహేతివ ఉపయజ్ఞం యజ్ఞగం హవి హవిశ్చ సహ నైతిరః అగ్నిశ్రుతివ్రతమ శ్రుతివ్రతమ శ్రుతి శ్రుతివ్రతమ ఇది శ్రుతివ్రతమ శ్రుతిర్విప్ర విప్రశ్రుతి శుచి కవి కవిరితి కవి శుచిరోచతే రోచత ఆహుత ఆహుత ఇత్యాహుత ఉదగ్నే అగ్నే శుచయ శుచయస్తవ తమ శుక్రా శుక్రా భ్రాజంత భ్రాజంత ఈరతే ఈరత ఇతీరతే తమ జ్యోతిగుంషి జ్యోదేవిశర్చయ అర్చయ ఇత్యర్చయ ప్రథమకాండే తృతీయ ప్రశ్న సమాప్తః